దేవత్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజితావాజం జేషమిత్యాహ సవితర్ప్రసూతగేవ బ్రహ్మణా వాజముజ్జయతి దేవస్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజితా వరిషిష్ఠం నాగకం రుహేషమిత్యాహ సవితర్ప్రసూతగేవ బ్రహ్మణా వరిషిష్ఠం నాగకం రోహతి తాత్వాలేన శర్కరన్నిమితకం రోహతి అతో వా అంగిరస ఉత్సవా స్వర్గం లోకమాయన్ సాక్షాదేవ యజమాన స్వర్గం లోకమేతి ఆవేత్తయతి వజ్రో వీరస వజ్రేణైవ దిశోభిజయతి వాజినా పుంసామగాయతే అన్నం వై వాజ అన్నమేవరుంధే వాచో విష్మదేవేభ్యోపాక్రామత్ తద్వనస్పతేన్ ప్రావిశత్ హైరావాగ్మనస్పతిషుమదతి యాదుందుభౌ తస్మాద్దుందుభిః సర్వా వాచోది వదతి దుందుభేన్ సమాఘ్నంతి పరమావాయేషావాక్ యాదుందుభౌ పరమయేవ వాచావరాం వాచమవరుంధే అథో వాచమేవ వష్మయమానవరుంధే ఇంద్రాయ వాచం వదతేంద్రం వాచం జాపయతేంద్రో వాచమజగిత్యాహ ఏతరేంద్ర యజమాన వాచముజ్జయతి సప్తదశ ప్రవ్యాధానాజింధావంతి సప్తదశగ్స్తోత్రం భవతి సప్తదశ సప్తదశీయంతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాజ్ఞై అర్వాది సప్తదశి వాజ్యదేత్యాహ అగ్నిర్వా అర్వా వాయుసప్తి ఆదిత్యో వాజీ ఏతాభిరేవాస్మై దేవతాభిర్దేవర సంయునక్తి ప్రష్టివాహినయునక్తి ప్రష్టివాహీ వై దేవరథ దేవరథమేవాస్మై యునక్తి వాజినో వాజం ధావతకాష్ఠాన్ గచ్చతేత్యాహ సువర్గో వై లోక కాష్ఠా సువర్గమేవ లోకయ్యంతి సువర్గం వా ఏతే లోకయ్యంతి వ్యాజం ధావంతి ప్రాంచో ధావంతి రాగి బహి సువర్గో లోక మంత్రేతే చత్వారి ఛందాగుంసి ఛందోభిదేవీనాం సువర్గం లోకం గమయతి ప్రమా ఏతే స్మాల్లోకాచ్యవంతే వ్యాజం ధావంతే ఉదంచావర్తంతే అస్మాదేవతేన లోకాన్నయంతి ప్రతిష్ఠిత్యై ఆ మావాజస్య ప్రసవోజగం వ్యాదిత్యాహ అన్నం వై వాజ అన్నమేవావరుంధే యథా లోకం వా ఏత ఉజ్జయంతి వ్యాజం ధావంతే కృష్ణలం కృష్ణలం వా దశభ్య ప్రయచ్చతి ఇయమేవతే వాజం లోకముజ్జయంతి తం పరిక్రీయావరుంధే ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి దేవావోషే స్వాజిమయః సా బృహస్పతి హృదయేత్ తన్నేవారాణ్యనవనేన నైవారస్వరుద్భవతి ఏతద్వై దేవానాం పరమమన్నం ఎన్నేవారాః పరమేణైవాస్మాన్నాద్యమవరుంధే సప్తదశావభవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యే క్షీరే భవతి ఋతురేవాస్మిన్ దధాతి సర్పిష్మాన్ భవతి మేధ్యత్వాయ బాలస్పత్యో వా ఏదేవతయా యో వాజపేయేన యజతే బాలస్పత్యేషతో అశ్వాన్ సరేక్షతస్వసృటశ్చావగ్రావయతి యమేవతే వాజం లోకముజ్జయంతి తమేవావరుంధే అజీజిపదవనస్పదేంద్రం వాజం విమచ్చద్ధమిజందుభేనుపుంచతి యమేవతే వాజం లోకమింద్రియందుభయముజ్జయంతి తమేవావరుంధే తార్ప్యం యజమానం పరిధాపయతి యజ్ఞావే తార్ప్యం యజ్ఞేనైవై నగుం సమర్థయతి దర్భమయం పరిధాపయతి పవిత్రం వై దర్భాత్తేవైనం వాజం వా ఏదో వరుచ్చతే యద్దద్భవయం పరిధాపయతి వాజస్యావరుద్ధ్యై జాయయే ఋతుభోరోహావేత్యాహ పత్రియారేవైహయజ్ఞస్యారంభోనవచ్ఛిత్యై సప్తదశారత్రిర్యోపోభవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యైః తోపరశ్చతురశ్రద్భవతి గౌధూమం చాలం నవాయేతే బ్రీహయోనయవాహాః ఏమి ప్రజాపతి సమృద్ధ్యై అథో అమునేవాస్మై లోకమన్నవంతం కరోతి వాజోభిర్వేష్టయతి ఏష వై యజమాన యద్యూపః సర్వదేవత్యం వాద సర్వాభిదేవైనం దేవతాభిః సమర్థయతి అథో ఆక్రమణమేవ దత్సేతి యజమానః కురుతే స్వర్గస్య లోకస్య సమష్ట్యై ద్వాదశమాజ పదవీయాని జోతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవ ప్రీణాది అథో సంవత్సరమేవాస్మా ఉపదధాది స్వర్గస్య లోకస్య సమష్ట్యై రజభిః కల్పైరోహతి నవమే పురుషే ప్రాణాః నాభిర్దశమీ ప్రాణాదేవ యథా స్థానం కల్పయిత్వా స్వర్గం లోకమేది ఏతావద్వే పురుషస్య స్వం యావత్ప్రాణాః యావదేవాస్యాస్తి తేన సమసువర్గం లోకమేది సువర్గేవాగుమ్మగన్మేత్యాహ సువర్గమేవ లోకమేది అమృతాభూమేత్యాహ అమృతమవి సువర్గో లోకః ప్రజాపతే ప్రజాభూమేత్యాహ ప్రజాపత్యో వా అయం లోకః అస్మాదేవదేన లోకాన్నైతి సమహం ప్రజయా సంమయా ప్రదేత్యాహ ఆశితమేవైకామాశాస్తే ఆసుపుటైర్ఘ్నంతి అన్నం వారియం అన్నాద్యేనైవైనగుం సమర్థయంతి ఊషేయర్ఘ్నంతి ఏతేషి సాక్షాదన్నం యదూషాః సాక్షాదేవైనమన్నాద్యేన సమర్థయంతి పురస్తాత్ ప్రత్యంచం ఘ్నంతి పురస్తాభ్యప్రదేనమన్న మధ్యతే శీర్షదోఘ్నంతి శీర్షదోన్న మధ్యతే దిగ్భ్యోఘ్నంతి దిగ్భ్యదేవాత్మ అన్నాద్యమవరుంధతే ఈశ్వరో వా ఏషమాన్ ప్రదృశ యోయో పటులోహతి హిరణ్యమధ్యమలోహతి అమృతం వై హిరణ్యం అమృతకం సువర్గో లోకః అమృత ఏవ సువర్గే లోకే ప్రతిష్టతి శతమానం భవతి సదాయ పురుష సదేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి పుష్ైవాదద్రూపం ఎదజాత్సరస్యాన్యాన్వజోన్ పరిప్రజాయతే ప్రస్తాజిన మధ్యవలోహతి పుష్ట్యామేవ ప్రజననే ప్రతిష్టతి సప్తాన్న హోమాంజుహోతి సప్తవా అన్నాని యావంతేవాన్నాని తాన్నేవావరుంధే సప్తగ్రామ్యావోషయ సప్తారణ్యా ఉభయేనామవరుద్ధ్యై అన్నస్యాన్నస్య జుహోతి అన్నస్యాన్నస్యావరుద్ధ్యై యద్వాజపే యాజ్యనవరుద్ధ్యస్యాశ్మీయాజ్ అవరుద్ధేన వ్యర్థేన సర్వస్య సమవదాని జుహోతి అనవరుద్ధ్యవరుద్ధ్యై ఔదుంబరేణ శ్రువేణ జుహోతి ఓర్ఘ్వా అన్నముదుంబర ఓర్ధ్వేవాన్నాద్యవరుద్ధ్యై దేవస్యత్వాసవిదప్రసవరిత్యాహ సవిదప్రసూతదేవైనం బ్రహ్మణా దేవతాభిరభిషించతి అన్నస్యాన్నస్యాభిషించతి అన్నస్యాన్నస్యావరుద్ధ్యై పురస్తాత్ ప్రత్యంజమభిషించతి పురస్తాభ్యప్రదేశమన్నమద్యతే శీర్షదోభిషించతి శీర్షదోహ్యన్నమద్యతే ఆముఖాదన్వస్రావయతి ముఖత ఏవాత్మ అన్నాద్యం దధాతి అగ్నే స్వాసామ్రాజ్యేనాభిషించామేత్యాహ ఏష వా అగ్నే స్తవ తేనైవైనమభిషించతి ఇంద్రస్య స్వాసామ్రాజ్యేనాభిషించామేత్యాహ ఇంద్రియమేవాస్మిన్ నేతేన దధాతి బృహస్పతే స్వాసాంభ్రాజ్యేనాభిషించామేత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణేనమభిషించతే స్వామగ్రహాగశ్చామదామీయాని కర్పిభ్యముపహరంతి అముమేవేర్లోకమన్నవంతం కరోతి సురాగ్రహాగశ్చామదామీయాని సమాజసృభ్యః ఇమమేవేర్లోకమన్నవంతం కరోతి అథో భయైరేషేవాభిషిక్ష్యతే విమాసం కుర్వదేవాజుసృతః ఇంద్రియస్యావరుద్ధ్యై అనిరుక్తాభిప్రాతస్తవనేస్తువతే అనిరుక్త ప్రజాపతిః ప్రజాపతేరాప్తే వాజవతే ధర్మాభ్యంతినే అన్నం వై వాజ అన్నమేవావరుంధే శ్రీవిష్టవతే విస్తృతీయసవనే యజ్ఞ వై విష్ణు పశవశ్రుభిః యజ్ఞదేవ పశుధప్రతిష్టనే బృహదంత్యం భవతి అంతమేవేనగ్నిశ్వినైకమయతి బృహదంత్యేత్యాహ ప్రజా వైభేన ప్రజానామేవేతేన శూయతే దృఢతమిత్యాహ వనస్పతయో వేద్ర వనస్పతీనామేవేతేన శూయతే భువనరథమిత్యాహ యదా వైవతేజాన్ భవతి భువనమగన్యతి వైతమాహుః భువనమేవేతేన గచ్చతి అప్సృషదంతాభిరథమిత్యాహ అపామేవేతేన ఘృతస్య శూయతే వ్యోమసదమిత్యాహ యదా వైవతేజాన్ భవతి వ్యోమాగన్యతి వైతమాహుః వ్యోమేవేతేన గచ్చతి ప్రతిపిషదంతాంతరిక్షతమిత్యాహ యేషామేవేతేన లోకానాగం శూయతే తస్మాద్వాజపేయినాగేన కంచన ప్రత్యవలోహతి అపే బహి దేవతానాగం శూయతే నాగసదమిత్యాహ యదా వైవతేజాన్ భవతి నాగమగన్యతి వైతమాహుః నాగమేవేతేన గచ్చతి ఏ గ్రహా పంచజనీనా ఇత్యాహ పంచజనానామేవేతేన శూయతే అపాగం సముద్రయ సమిత్యాహ అపామేవేతేన రథస్య శూయతే సూర్యరశ్మికం సమాభృతమిత్యాహ సుకృత్వాయ ఇంద్రవృత్రకం హత్వా అసురాన్ పరాభావ్య సోమావాస్యాం ప్రత్యాగచ్చతే ఏ పితర పూర్వేర్జురాగచ్చన్ యజ్ఞాగచ్చత్ తమ్ దేవా పునరయాచంత తమేభ్యో న పునరదుః హే బ్రువన్మనం వృణామహే అథవ పునర్దాస్యామః అస్మభ్యమేవ పూర్వేర్జుక్రియాయి తమేభ్య పునరదుః తస్మాద్భ్య పూర్వేర్జుక్రియతే యత్పితుర్భ్య పూర్వేర్జుః కరోతి పితృభ్యదేవ తద్యజ్ఞం నిష్క్రీయమాన ప్రసముదే సోమాయ పితృవేదాయ ప్రధానమైత్యాహ పితరేవాధిమపేషమవరుంధే నా ప్రమీయమాన ఆహేషు సోమపేష ఇది ఇంద్రియం వై సోమపేష ఇంద్రియమే సోమపేషమవరుంధే ఏనేంద్రియేణ ద్వితీయాభ్యష్యతే ఏతద్వై బ్రాహ్మణం పురావాజశ్రవసా విధామం తస్మాత్తేభ్యాక్షరం వేద అభిద్వితీయాంజాయామశ్నుతే అగ్నేకవ్యవాహనాయ స్వధానమయిత్యాహ ఏవమిదనామగ్నిః సంప్రీణాతి ఇస్రాహుదేర్జుహోతి నిర్నిదధాతి షట్సంపద్యంతే షడ్వారతవః ఋతూనేవ ప్రీణాతి తూష్ణీం మేక్షణమాదధాతి అస్తి బాహి షట్షర్ధుర్ణవాన్ మనుష్యా పితరో న ప్రతిపదే తిస్రాహుజేర్జుహోతి నిర్నిదధాతి షట్సంపద్యంతే షడ్వారతవః రక్షణ వే దేవా పితరః ఋతూనేవ దేవాన్ కృతేన్మీనాది తాన్ పేదాన్ మనుష్యా పితరో న ప్రతిపదే సగదాచ్ఛిన్నం బరిహద్భవతి సగతి బహి పితర నిర్నిదధాతి తృతీయేవ ఇతో లోకే పితర తానేవ ప్రీణాతి ఫల అనావర్తతే క్లేదాహి పితర ఓష్మణా వ్యాపృతముపాస్తే ఊష్మభాగాహి పితర బ్రహ్మవాదినో వదంతి ప్రాశ్యా జన్యమన్నమద్యాద్ ప్రమాయత స్యాద్ ఎన్న ప్రాష్ణీయాద్ ఆది స్యాద్ పితృభ్యావిశ్చేత అవగ్రేయమేవ తన్నేవ ప్రాశితన్నేవ ప్రాశితం వీరం వావే పితర ప్రయంతో హరంతి వీరం వా చదతి దశాంక్షిరత్తి హరణభాగా హి పితర పితృనేవ నిరవదయతే ఉత్తరాయ విలోపచిందీత పితృనాయేదీయ నమస్కరోతి నమస్కారో హి పితృణా నమోవపితరసాయ నమోవపితరశుష్మాయ నమోవపితరో జీవాయ నమోవపితరో మధాయై నమోవపితరో మన్యవే నమోవపితరో ఘోరాయ పితరో నమోవ ఏకస్మిల్లోకే స్థా యుష్టస్థమానాభ్యోతి ఏషదే మనుష్యానాయతరేజ్ఞాకే చరతి యత్పితుర్భ్య కరోతి హరేశ్వర ప్రమేదో రాజాపత్యపునరైతి యజ్ఞా వే ప్రజాపతి యజ్ఞేన సహ పునరైతి ప్రమాణిమోవతి పితృలోకే ఏదర్జమానశ్చరతిభ్య కరోతి హరేశ్వర ఆత్మార్పో ప్రజాపతిస్వామేనంతరమున్నయమహరేత్యాహుజాపత్యపునరైతే ప్రజాపతిరేవేనంతరమున్నయతి ఆత్మాచేదమాన ఓరే ప్రజాపతేరభ్యంత దేవాశ్చాసురాశ్చాన్నవ్యజానాన్యమేన్యే స దేవానగుంశో నకరోత్ తానభ్యశృణోత్ తాన్ పవిత్రేనాపునాత్ తాన్ పరస్తాత్ పవిత్రశ్చర్యగృహ్ణాత్ ఏ గ్రహాభవన్ సగ్రహాణాం గ్రహత్వం దేవతామానేతా యజమానస్య గృహే విద్యంతే యగ్రహాః విదురేణం దేవాః యస్దైవం విదుషయేతే గ్రహ విద్యంతే ఏషావేదామస్యాహుతి యజపాగుంశు సోమేన దేవాజస్తర్పయానేది ఖలు మే సోమేన యజతే యజపాగుంశం జుహోతి సోమేనైవ తద్దేవాయస్తర్పయతి విగ్రహాన్ జుహోతి దేవాదేవ తద్దేవాన్ గచ్చంతి యక్షమసాన్ జుహోతి తేనైవానురూపేణ యజమానస్సు వర్గం లోకమేది కింద్వేదగ్రాహీత్యాహు పాత్రణీతి ఇయమ్ వా ఏతదగ్రాసీర్ బ్రహ్మయాసన్ తేర్దేవాగచ్చన్ ప్రగేతాని దారుమయాని పాత్రణ్యపశ్యన్ తాన్యకర్వత తైర్వేదేభ్యావతమగచ్చన్ యద్దారుమయాని పాత్రణి భవంతే జావతమేవతేర్యజమానోగచ్చతి యాని దారుమయాని పాత్రాని భవంతే అముమేవతేర్లోకమభిజయతి యాని మన్మయాని ఇమమేవతేర్లోకమభిజయతి బ్రహ్మవాదినా వదంతి కాశ్చిదస్థస్థానేర్వాయవ్యాః స్వామగ్రహణేరితి ఏవా మే పుష్టిమనఃప్రన్ తస్యాయేతే స్తనా ఆసన్ యం మే పుష్టిః కామాదిత్యాదిత్యస్థాల్యాదనుష్పదపశోరస్థాలే భవతి చతుష్పదేవతగా పశూన యజమాన ఇమాన్ధే తామింద్రముఖ్యస్థాల్యే దేవదుహత్ ఇదుక్షస్థాలే భవతి ఇంద్రియమేవతగా యజమాన ఇమాన్ధే తాం విశ్వే దేవాగ్రేణ స్థాల్యోర్జమదుఃఖన్ యదాగ్రేణ స్థాలే భవతి ఊర్జమేవతయాయమాన ఇమాందుహే తాం మనుష్యాధ్రువస్థాల్యాయలదుఃఖన్ యద్ధ్రువస్థాలే భవతి ఆయురేవతయాయమాన ఇమాందుహే స్థ స్థాన్యాతి వాయవ్యేన జుభవతి తస్మాదన్నేన పాత్రేణ పశోన్ దుహంతి అనన్యేన ప్రతిగృహంతి అథోవ్యాపదమేమ్యజమానో గచ్చతి విభగం సురామశ్వినా నమృతావాసు బిపిపానాశుభస్పతి ఇంద్రం కర్మ స్వావదం పుత్రమివ వితరామశ్వినోభా ఇంద్రావదం కర్మణాదగుంసనాభిత్సురామం విపి పశ్యతీభిః సరస్వతేమవన్నభీష్ణా అహామ్యగ్నే హవిరాస్యే సుజీవ ఘతం చమోయి వసోమ వాయుసలిగం రయమస్మే సువీరం త్రిశస్కంధేసం బృహంతం ఎస్మిన్నశ్వాసభాసూక్షణ పశామేషా అవసృష్టా స ఆహుతా కీలానపే సోమపృష్టాయ వేధలే హృతామతింజనయచారుమగ్నయే నానాహివాన్నేవహి జగంసదోమిదం మాసం దృక్షాఖాంబరమే వ్యోమన్ సురాత్మతి సుష్మణే సోమయేధ మామాహిగంసే స్వాయ్యోని మామిషన్ యదప్రతిష్టగం రసిన సుతస్య యదింద్రామిపక్షతీభిః అహంతరస్ మనసా శివేన సోమగం రాజానమిభక్షయామి ద్వే స్మృతే అధనవం పిజనా అహం దేవానాముదమర్త్యానా తాభ్యామిదం విష్టం భువనగం సమేతి అంతరాపూర్ణమపరం చేతం యస్తే దేవవరుణగాయత్నసందా పాద అంతరే తేనావహిదే యస్తే దేవవరుణపృష్టుఛందా పాద అంతరే తేనావహిదే ఎస్తే దేవమరణకలీషందాపాశేనావయజే సోమోపాదేతస్ రాజ్యమాదత్తే యో రాజాసం రాజ్యో వా సోమేణ యజతే దేవసువా మేతాని హవేగంషి భవంతి ఏతావంతో వై దేవానాగం సవాహేవాస్మై సవాన్ ప్రయచ్చే అయేనం పునఃస్వందే రాజ్యాయ దేవసో రాజా భవతి పురస్థాద్దేవ్యశ్వరూపే ఆయుర్యజ్ఞపదావధాత్ ఇంద్రాయ గణపతే భాగం మిత్రాయ వరుణాయ చోత్రే యం వా ఏతస్య నిషేధతి యస్యాగ్నిహోత్రే నిషేధతి తాముత్థాపయేత్ ఉదస్థాద్దేవ్యరితి యం వై దేవ్యరితి ఇమామేవాత్మా ఉత్థాపయతి ఆయుర్యజ్ఞమదావధారిత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి ఇంద్రాయ గణపతే భాగం మిత్రాయ వరుణాయ చేత్యాహ యథాయజురేవైతత్ అవర్తిం వా ఏషైతస్య పాపానం పరీక్షాయ నిషేధతి యస్యాగ్నిహోత్రుపదృష్టా నిషేధతి తాం దుద్ధ్వా బ్రాహ్మణాయ దద్యాత్ యస్యాన్నన్నాద్యాత్ అవత్యమేవాస్మిన్ పాప్మానం ప్రతిముంచతి దుర్భాదాది నహ్యదృష్టాదక్షిణాదీయతే పృథివీం వా ఏతస్య ప్రవిశతి యస్యాగ్నిహోత్రం దక్ష్యమానగ్రస్కందతి యదర్జదుగ్ధం పృథివీమసక్త యదోషధీరప్యసరజ్జదావ పయోగృహేషు పయో అగ్నిజాసు పయో మత్స్యేషు పయో అస్తు తన్మయేత్యాహ పయదేవాత్మన్ గృహేషు పశుషు సత్తే అవౌపదిశతి అద్భిరేవైన ప్రాప్నోతి యో వై యజ్ఞస్యాత్తే నానాత్మకం సగం సృజతి ఉభయ వైదేనస్యాక్షద ఆక్షది ఖలు వా ఏతదగ్నిహోత్రం యద్దుఃఖ్యమానగ్రస్కందతి యదభిదుఃఖ్యాత్ ఆత్తే నానాత్మ యజ్ఞస్య సగం సృజేత్ తదేవ యాదృక్యే దృక్షహోతవ్యం అథాన్యాం దుగ్ధాహోతవ్యం అనాత్మైవాత్మ యజ్ఞస్య నిష్కరోతి యద్యుద్దులస్య స్కందే యత్తదోహుత్వా పునరేయాత్ యజ్ఞం విచ్ఛిద్యాత్ యత్ర స్కందేత్ తన్నిహత్య పునర్గృహీయాత్ యత్రైవ స్కందతి తదేవేన పునర్గృహ్ణాతి తదేవ యాదృక్యే దృక్షహోతవ్యం అథాన్యాం దుగ్ధ్వా పునర్హోతవ్యం అనాహార్తైనైవార్తం యజ్ఞస్య నిష్కరోతి దివా ఏతస్య యజ్ఞశ్చిద్యతే యస్యాగ్నిహోత్రేభిశ్రుతే స్వాంతరా ధావతి రుద్రః ఖలు వా ఏష యదగ్నిః యద్గామన్మత్యా వర్తయే రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమాన స్యాత్ యదమోహం వదిషించేత్ అనాద్యమగ్నేనామః అనాద్యమాభ్యామపి దధ్యాత్ నారిహపత్యాధ్వస్మానాయ ఇదం విష్ణుమిచక్రమయ్యాహమనీయాంసయన్ముద్రవేత్ యజ్ఞో వే విష్ణు యజ్ఞేనైవ యజ్ఞకం సంతనోది భక్పదాపదమపిశాంతై నిహమనీయోగాహపత్యం కామయతే నిహారిహపత్యాహమనీయం యస్యాగ్నిమనుభృతకం సోర్యోభిరిం రోచతి గర్భేణ హిరణ్యం ప్రవర్ధ్య పునస్తాద్ధరేత్ అథాగ్న్యం తథాగ్నిహోత్రం యద్ధిరణ్యం పునస్తాద్ధరతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవేణం పశ్చన్నుద్ధరతి హిరణ్యం పోగ్నిహోత్రం నాగధేయ దైవేణం ప్రణయతి బ్రాహ్మణాధేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాదేవేణం దేవతాభిరుద్ధరతి అగ్నిహోత్రముపదాద్యాతమిదోరాధీత వ్రతమే హతమనం మ్రియతే అంతం వాజేష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేద యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనుధృతకం సోర్యోభినిమ్రోచతి పునఃసమన్యజుహోతి అంతే దైవాంతం యజ్ఞస్య నిష్కరోతి వరుణో వాజేషస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనుధృతకం సోర్యోభినిమ్రోచతి వారుణం నిర్ణిర్ణవేద్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే నివాయేతస్యాహమనీయోగార్హపత్యం కామయతే నిగార్హపత్యాహమనీయం యస్యాగ్నిమనుభృతకం సోర్యోభ్యుదేతి చతుర్గృహీతమాజ్యం పురస్తాద్ధరేత్ అథాగ్న్యం అథాగ్నిహోత్రం యదాజ్యం పురస్తాద్ధరతి ఏతద్వాగ్నే ప్రియం ధామ యదాజ్యం ప్రియణైవేనం ధామ్నా సమర్థయతి యజ్ఞం పూర్వగంహరత్యాగ్నిహోత్రం భాగధేయ నైవేనం ప్రణయతి బ్రాహ్మణార్ధేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి పరాజీవా ఏతస్మై వృక్షంతే వృక్షతి యస్యాగ్నిమనుభృతకం సోర్యోభ్యుదేతి కేతనాభిషదాం యజ్ఞం దేవేభిర్మిగం దేవేభ్యోపసుమత్తమగ్స్వాహేతి ప్రత్యం నిషర్ధ్యాజ్యేన జుహుయాత్వాస్మై వివాసయతి అగ్నిహోత్రముపసాధ్యాతమిదోరాసీత రథమేవ హతమనం మ్రియతే అంతం వాయేష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేద యజ్ఞస్య గచ్చతి యస్యాగ్రమణద్భృతకం సోర్యోభ్యుదేతి పునఃసమన్యజుహోతి అంతే దైవాంతం యజ్ఞస్య నిష్కరోతి మిత్రో వాయేదస్య యజ్ఞం గృహ్ణాది యస్యాగ్నమనుభృతకం సోర్యోభ్యుదేతి మైత్రం చరం నిర్మవేద్ తేనైవ యజ్ఞం నిష్క్రీణీతే యస్యాహవనీయేన ద్వారే కారిహవత్యముద్వారే యదాహవనీయమనద్వాప్యకారిహవత్యం మన్సేద్ విచ్ఛిన్యాద్ భ్రాతృవ్యమస్మై జనయేద్ యజ్ఞై యజ్ఞస్య వాస్తవ్యం క్రియతే తదనుద్రోపచరతే యద్గోపమన్నవస్యేద్ వాస్తవ్యమగ్నిముపాసీత రుద్రాస్య పశోన్ ధాతుక స్యాత్ ఆహవనీయముద్వాప్య నారిహవత్యం మన్సేద్ ఇద ప్రసవం యజ్ఞే అగ్ని స్వాద్యోదయాతవేదాయత్రయాష్టుభాజగత్యా దేవేభ్యోహద్యం వహత ప్రజానన్నితి ఛందోభిరేవేణ్యస్వాద్యోనే ప్రజనయతి గారిహపత్యం మన్సతి గారిహపత్యం వా అన్వాహిదాగ్నే పశవతిష్టంతే తైలుద్గాయతి తదనుపశోహ క్రామంతి విషేరయ్యేనస్వ సమదేర్జుమ్నాయ ఊర్జేపత్యాయేత్యాహ పశవో వైరణి పశూదేవాస్మై రమయతి సారస్వతో స్వోత్సవ సమిధామిత్యాహ రిక్షామే వై సారస్వతా ఉత్సవ యక్షాభ్యామేనగుంసమింధే సమ్రాణతి విరాటేత్యాహ రసంతరం వై సమ్రాట్ బృహద్ విరాట్ తాభ్యామేనగుంసమింధే వజ్రో వై చక్రం వజ్రో వా ఏతస్యేజ్ఞం విచ్ఛిణత్తి యశ్యానో పార్థో వాంతరాజ్ఞీయాది ఆహవనీయముద్వాప్య బాలిభవత్యాదుద్ధరే నిరగ్నే పూర్వం ప్రభుతం పదగం హిరే సూర్యస్ రశ్మీనం వాదాన తత్రిష్టామృతం భరైతం సన్నస్తువత్యాజమత్యేతి పూర్వే నైవాస్త యజ్ఞేన యజ్ఞమనుసంధనోతి తమగ్నే సప్రథా అధీత్యాహ అగ్నిః సర్వా దేవతాః దేవతాదేవ యజ్ఞకం సంతనోతి అగ్నయే పథికృతే పురోడాశమష్టాకపాలం నిర్వవేద్ అగ్నిమే పథికృతగ్నస్వేన భాగధేయేనోపధావనేయం పంథామభినయతి అనడ్వాన్ దక్షిణా వహేత్యేరసమధ్యే యస్య ప్రాతస్తవనే సోమో శనిచ్యతే బాభ్యంగిరకం సమనం కామయమానోభ్యరిచ్యతే సౌభ్యైతి మరుతాభిర్థయర్థయేషు కురువంతి హినస్తివే సంధ్యధీతం సంధీవ ఖలు తానేతత్ యత్సవనస్యాదరిచ్యతే యద్ధయత్నలేషు కుర్వంతి సంధ్యే శ్రాంత్యై గాయత్రకం సామభవతి పంచదశస్తోమః నేనైవ ప్రాతస్తమనాన్నయంతి మరుత్వదేషు కుర్వంతి తేనైవ మాధ్యంతినాత్సవనాన్నయంతి హోదశ్చమసమనోన్నయంతే హోదానుషకం సతి మధ్యదేవయజ్ఞకం సమాదధాది యస్య మాధ్యంతినే దమనే దోమో నిరిచ్యతే ఆదిత్యంతరీయమనం కామయమానోభ్యతిరిచ్యతే గౌరవేదకం సాంభవతి అతిరిక్తం వే గౌరవేదం అతిరిక్తం యత్సవనస్యాదిరిచ్యతే అతిరిక్తస్య శాంత్యై మన్మహాగుంభజ సూర్యేది కురువంతి యస్యేవాదిత్యస్య దమనస్య కామేనాదిరిచ్యతే తేనైవైనం కామేన సమర్థయంతి గౌరవేతకం సాంభవతి తేనైవ మాధ్యంతినా సమనాన్వయంతి సప్తదశస్తోమః తేనైవ తృతీయసమనాన్వయంతి భోజశ్చమసమనాన్వయంతే భోతానుషకం సతి మధ్యదయేవ యజ్ఞకం సమాదధాతి యస్య తృతీయసమనే సోమో దరిచ్యేత ముఖ్యం కుర్వీత యస్యోక్షే దరిచ్యేత అతిరాత్రం కుర్వీత యస్యాతిరాత్రే దరిచ్యతే తద్వేదుష్ప్రజ్ఞానం యజమానం వా ఏతత్పశవ ఆదాక్రియంతి బృహత్సామభవే బృహద్వారిమాన్ లోకాన్ దాధార వారిహతా పశవ బృహదేవాస్మై పశూన్ దాధార శివమిష్టవదేషు కుర్వంతి శివమిష్టో వై దేవానాం పుష్టం పుట్టే వై నగుం సమర్థయంతి భోజశ్చమసమనోన్నయంతే భోదానుషకం సతి మధ్యతయేవ యజ్ఞకం సమాదధాది ఏకైతో వై జనతాయామింద్రః ఏకం వా ఏతామింద్రమభితకం సునుతః యోద్ధోషకం సునుతః ప్రజాపతిర్వాయతే యజ్ఞః యస్య గ్రామాణో దంతాః అన్యతరం వా ఏతేషకం సన్నో నిర్భక్షతి పూర్వేణోపసృత్యా దేవదాయత్యాహుః పూర్వోపసృతస్య వై శ్రేయాన్ భవతి ఏతి వంత్యాద్యాని భవంత్యభిజిత్యై మరుత్పదే ప్రతిపదః మరుతో వై దేవానామపరాజితమాయతనం దేవానామేవాపరాజిత ఆయతనేయతనే ఉభయ బృహత్తసంతరే భవతః యం వావరసంతరం అసో బృహదే ఆభ్యామేవైనమంతరేతి వాచశ్రమనశ్చ ప్రాణాచ్చ పానాచ్చ దివశ్చ పృథివ్యాశ్చ సర్వస్మాద్విత్తాద్వేద్యాద్ అభివక్తో బ్రహ్మదామం భవతి స్వర్గస్య లోకస్యాభివృత్యై అభిజిద్భవతి స్వర్గస్య లోకస్యాభిజిత్యై విశ్వజిద్భవతి విశ్వస్యజిత్యై యస్య భూయాగం సోయజ్ఞకృతమహిత్యాహు తదేవతావృంతరి యజ్ఞోమస్వామః పరస్తా స్యాత్ ముఖ్యం కుర్వీత యజ్ఞ స్యాత్ అతిరాత్రం కుర్వీత యజ్ఞకృతుభిరేవాస్య దేవతావృంతే యోగేచ్ఛందాభిరభిభవతి తదగుం సంమతోరభిభవతి సంవేశాయత్వోపవేశాయత్వేత్యాహ ఛందాగం సమేతం వేషోపవేశః ఛందోభిరేవాగస్భవతి ఇష్టర్గోవార్పిజామధ్వర్యః ఇష్టర్గః ఖలు వేపోర్వోష్ క్షీయతే ప్రాణాపానో మృత్యోర్మా పాదమిత్యాహ ప్రాణాపానయోరేవ శ్రయతే ప్రాణాపానో మావాహాయుష్టమిత్యాహ నయనం పురాయుధ ప్రాణాపానో జహిత ఆత్మాయతే నియంతే ఏదాహం దీక్షితానాహం ప్రమీయతే తయ్యదవద్యేయః క్రూరకృతాం వేదాం లోకస్యాద్ ఆహరదేతి బ్రూయాద్ తం దక్షిణతో వేద్యే నిధాయ సర్పరాజ్ఞ్యభ్యస్తయః ఇయం వేదపదో రాజ్ఞీ అస్యాయేవైనం పరిధరతి వ్యర్థం చిత్యాహుః ఎక్స్తుమనుషస్తమితి హోదాత్మసమప్రాజీనామీతిమాజ్జాలీయం పరీయాద్ యామేన ప్రమన్ సర్పరాజ్ఞీనాం కీర్తయేత్ ఉభయోరేవేణం లోకయో పరిజతతి అథో ధువం దేవేణం అథోన్యేవాస్మైం ధువతే తృష్పరియంతే తేణిమే లోకాః ఏభ్యదేవేణం లోకేభ్యో ధువతే తృష్పునః పరియంతే షట్ సంపద్యంతే షట్వారితవః ఋతుభిరేవేణం ధువతే అగ్నాయోగం శివమదయపదం కుర్వీరన్ రసంతరసా మేషాగం సోమ సద్ ఆయురేవాత్మం దశతే అథో పాపానమే విజహతోయంతి అసూర్యం వా ఏతస్మాద్వన్నం కృత్వా అథవో వేద్యమపక్రామంతి యస్యోపో విరోహతి పాష్ట్రం బహు రూపమానభేద పష్టావే రూపాణామీశే ఎరేవ రూపానామీశే సాత్మిన్ పశోన్ వీర్యం యచ్చతి నాత్మాత్ పదవో వీర్యమపక్రామంతి ఆత్మిం వా ఏతే లియంతి ఏదాహం దేవిడానామజ్ఞముద్వాయతి యదాహవనీయముద్వాయేత్ యత్తం మంథేత్ విచ్ఛిన్యాత్ భాగవ్యమస్మే జనయేత్ యదాహవనీయముద్వాయేత్ ఆగ్నేయేర్ధముద్వాయేత్ గార్హవత్యాదుద్ధరేత్ యద్గార్హవత్యముద్వాయేత్ అత ఏవ పునర్మంథేత్ అత్ర వావసనిలయే యత్ర ఖలు వేదేన ఉత్తమం పశ్యంతి తదేన మిచ్ఛంతి యస్మాద్దారోరుద్వాయేత్ తస్యారణే కుర్యాత్ కురుమగమపి కుర్యాత్ ఏషావాగ్నే ప్రియాతనోః యత్రముఖః ప్రియేవేణం తనుపాసమర్థయతి గార్హవత్యం వంధతి గార్హవత్యో వా అగ్నేర్యోనిః స్వాదేవేణం యోనే జనయతి ఆత్మేభ్యాదుర్మ్యం జనయతి యస్య సోమోపదస్యేత్ సువర్ణకం హిరణ్యం వేధా విచ్ఛిద్య ప్రతిషేయన్యదాసూయాత్ జుహుయాదన్యత్ సోమమేవాభిషణోతి సోమం జుహోతి సోమస్యవాభిషోయమానస్య ప్రియాతనోదక్రామత్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ యత్సువర్ణకం హిరణ్యం కుర్వంతి ప్రియదేవేణం తనుపాసమర్థయంతి యస్యాక్రీటకం సోమపహరేయుః క్రీణీయాదేవా నైవ తత్ప్రాయశ్చిత్తిః యస్య క్రీటమపహరేయుః ఆదారాగస్య ఫాల్గుణాని చాభిషణుయాత్ గాయత్రీయం సోమమాహరత్ తస్య యోగం స పరాపదత్ తారారా అభవన్ ఇంద్రవృత్రమహన్ తస్య వర్గ పరాపదత్ తాని ఫాల్గుణాన్యభవన్ పశవో మే ఫాల్గుణాని పశవః సోమో రాజా యదారాగశ్చ ఫాల్గుణాని చాభిషణోతి సోమమేవ రాజానమభిషణోతి శ్రుతేన ప్రాతస్రవనే శ్రీనాయాత్ దర్ధామధ్యందినే వేద విశ్వేణ తృతీయసమనే అగ్నిష్టోమః సోమస్యాంతరసామా నిరేవర్తిజో వృతాస్యః హరేణయ్యాజయేయుః ఏకాంగాం దక్షిణాం దద్యాత్తేభ్యేవ పునః సోమం క్రీణీయాత్ యజ్ఞేనైవ తద్యజ్ఞమిచ్ఛతి సైవన ప్రాయశ్చిక్తి సర్వాభ్యోగాలేన దేవతాభ్యసర్వేభ్య పృష్టేభ్య ఆత్మానమాగురదే సత్రాయాగురదే ఏదావాన్ ఖలు వై వరుణ యావదస్య విత్తం సర్వేణేనేద సర్వపృష్టాశ్చదోమ స్యాద్ సర్వాభ్యదేవ దేవతాభ్యసర్వేభ్య పృష్టేభ్య ఆత్మానమాగురదే భవమానస్వర్జన పవిత్రేణ విజయపోనాదు వనంతుమాదేవనాబోధయా వనంత విశ్వాయవ యాదవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేవ్యదే పవిత్రమర్చి అగ్నే విడదమంతర బ్రహ్మదేన పునీమహే ఉమాభ్యాం దేవసవితః పవిత్రేణ ధవేన ఇదం బ్రహ్మపునీమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాద్ యస్యే వక్మే స్తనవో వేదపృష్టాః ప్రజాపదంతస్య సమాజ్యేషు అయజ్ఞస్యామపదయోరగేణాం వైశ్వానరోరస్మిధర్మాపునాద్ బాణప్రాణేనేషామయోభూః యావాపృథివీమయథామయోభిః ృహ్యస్తమిత్రిభిక్షేర్దేవన్మభిక్షేర్పుణాభిమాన దేవా అపునత ఏనాపో దివ్యంగశేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మపునీమహే యమానే లభ్యేది ఋషిభిస్సంభృతగుణసం సర్వగుణభూతమశ్నాది సుజితం మాదరిష్మన పావమానేభ్యేతిసంభృతగుణసం తస్మై నరపతిరే క్షీరగుణర్మధూతకం పావమానే స్వస్తయనే సుఖాయమయస్పదేసంభృత బ్రాహ్మణే సుమృతం పావమానే ప్రతిహంతున విమల్లోకమసోమం కామాన్ సమర్థయంతున దేవే సమాభృతా పావమానే స్వస్తయనే సుఖాయుతృత బ్రాహ్మణే సుమతగం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదేదా తేన సహస్రధారేణ పావమాన్యపునంతు రాజాపత్యం పవిత్రం శతోద్యామగంభిరన్వయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మపునీమహే ఇంద్రస్వనేతి సహమాపునాదో సోమస్వస్యావరణ సమీత్యా యమో రాజా ప్రవణాభిపునాదుమా జాతవేదామోర్జయం జాపునాదో.